73 కట్టెల వ్యాపారుల కథ. వశిష్ఠుడు, రామ, నువ్వు చెప్పిందే నిజం. శాస్త్రం ఆత్మజ్ఞానానికి కారణం కాదు. నిజానికి శాస్త్రం పరమాత్మ తనకు విషయం కాదని ప్రతిపాదిస్తుంది. విషయం అంటే పదవాక్యాదుల చేత బోధింపబడేది అని అర్థం. శ్రీరాముడు శాస్త్రానికి పరతత్వం విషయం కాకపోతే ఇంకా ఆ శాస్త్రం ఏం చేస్తుంది? వశిష్ఠుడు అవిద్యచేత కల్పింపబడిన జ్ఞాతృ, జ్ఞేయ జ్ఞానాది భేదాలన్నిటినీ తొలగిస్తుంది. దాని పని అంతవరకే. ఆ భేదాలన్నీ తొలగిపోగా ఏది మిగులుతుందో అది నువ్వే గనుక నీకు ఇక వేరే ప్రమాణాలతో పని ఉండదు. ఇక్కడ ప్రమాణాలు అంటే విషయ నిరూపణ చేసే శాస్త్రాదులు. అయినా ఈ విషయం స్పష్టంగా అర్థం కావడానికి ఒక మంచి ఉదాహరణ చెబుతా విను. దీనిని కాష్ఠవైవధికోపాఖ్యానం అంటారు. కాష్ఠకట్టెలు అమ్ముకునేవారు, వైవధిక కావడి మోసేవారు ఒక దేశంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. చుట్టూ ప్రక్కల అంతా కొండలు అడవులు ఉండడంచేత దూరం పోతేగాని మంచి నీరు దొరికేది కాదు. అందువల్ల ఆ ప్రాంతంలో కావడి వేసుకుని నీళ్లు మోసే వృత్తి ఒకటి బయలుదేరింది. కొన్నాటికి అక్కడ బావుల్లో నీరు పెరిగింది. అందువల్ల ఈ కావడివాళ్లకి రాబడి తగ్గింది. వాళ్లు పేదరికంతో గిలగలలాడే దశ వచ్చింది. ఆ దశలో ఒక పెద్ద మనిషి వాళ్ల కష్టాలు చూసి జాలిపడి, ఓరే, చుట్టుపక్కల అన్నీ కొండలు అడవులే గదా, మీరు బలంగానే ఉన్నారుగదా, ఇలా ఏడుస్తూ కూర్చోవడం కంటే అలా అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకొచ్చుకొని అమ్ముకున్న రాబడి బాగుంటుంది గదరా అని సలహా చెప్పాడు. ఆ సలహా నచ్చి కావడివాళ్లు గుంపులు గుంపులుగా తలో పక్కకి అడవుల్లోకి వెళ్లారు. వాళ్లకు ఆయసర్ 153 కట్టెలు దొరికాయి. తెచ్చి ఊళ్ళో అమ్ముకున్నారు. కొంచెం రాబడి పెరిగింది. దాంతో అడవిలో మరికొంత లోపలికి పోవడం మొదలుపెట్టారు. అలా పోగా పోగా వాళ్లల్లో కొంతమంది అదృష్టవంతులకు రకరకాల పళ్ల చెట్లు కనిపించాయి. కొంతమందికి పూల చెట్లు కనిపించాయి. కొంతమందికి కొండగుహల్లో బంగారు గీతలున్న రాళ్ళు రత్నాలు కూడా దొరికాయి. ఎవరికి ఏది దొరికితే అది తెచ్చి అమ్ముకుని వాళ్లవాళ్ల సంపదను పెంచుకుంటూ ఉండేవారు. కొందరు దురదృష్టవంతులకి ఎప్పుడూ కట్టెలు మాత్రమే దొరుకుతూ ఉండేవి. వాళ్లు వాటితోనే ఎలాగో అలా జీవితం సాగిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా అలా కట్టెల కోసం వెళ్లిన వాళ్లల్లో ఒకడికి ఒకరోజున సరాసరి చింతామణే దొరికింది. ఇక చెప్పేదేముంది? వాడు కోరుకున్న ప్రతి కోరిక తీరిపోయింది. శాస్త్రాల ద్వారా ఆత్మలాభాన్ని పొందటం కూడా ఇటువంటిదే. ఈ కథలోని ఆ సంకేతాలను నేనే వివరిస్తాను. కావడివారంటే సామాన్య మానవులు, అడవులు అంటే గురువులు, శాస్త్రాలు ఇటువంటివన్నీ, వృత్తి అంటే భోగాభిలాష. ప్రతివాడు భోగాల కోసమే శాస్త్రాలు చదువుతాడు. కాని క్రమక్రమంగా ఆ శాస్త్రాలలో మరింత లోతుకు పోతాడు. అలా పోయిన కొద్దీ వాడి వాడి అదృష్టాన్ని బట్టి అంటే యోగ్యతను బట్టి పై పై జ్ఞానభూమికలు అందుతూ ఉంటాయి. కట్టెల వాళ్లకి పళ్ళు పూలు రత్నాలు దొరికినట్లు ఎవడో ఒకడికి చింతామణి లాగా ఆత్మజ్ఞానం కూడా దొరికేస్తుంది. కాగా భోగాల కోసం శాస్త్రాల వెంట పడ్డవాడికి భోగమోక్షాలు రెండూ అందుతున్నాయి. దీనినే శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే శాస్త్రాలు ముఖ్యవృత్తితో ధర్మార్థ కామాలను బోధించి లక్షణావృత్తితో పరబ్రహ్మని బోధిస్తున్నాయి. ఇందుకోసం అవి పనిచేసే విధానాన్ని చెబుతా విను. శాస్త్రాలుగూడా మాయలో భాగాలేగాని వాటి అధ్యయనం వల్ల అవిద్యలో ఉన్న సాత్విక భాగం పెరుగుతుంది. దానివల్ల ఆ వ్యక్తిలోని పవిత్రత పెరుగుతుంది. దానివలన వాడి మనస్సులో పుట్టే వికల్పాలన్నీ ప్రక్షాళనమవుతాయి. స్వచ్ఛమైన ఆత్మతత్వం మిగిలిపోతుంది కనుక శాస్త్రాల వల్ల సూటిగా ఆత్మజ్ఞానం అందకపోయినా అది అందేందుకు అవి సహకారం చేస్తాయి. కనుక వాటిని ఆదరించాలి. ఇకపోతే రామ, తత్వజ్ఞానాన్ని పొందగోరే సాధకుడు ప్రపంచ వ్యవహారాలలో ఎలా నడుచుకోవాలో ఆ కిటుకులు నీకు చెప్పవలసి ఉంది. ఒకటి, వివేకాన్ని పొందగోరినవాడు నీలాగానే చిన్నతనంలోనే తత్వ విచారణ ప్రారంభించాలి. రెండు సమస్త జీవులలోనూ అనుగతంగా ఉన్న ఏకాత్మను దర్శించడం అభ్యసించాలి. మూడు ఉండే గుణదోషాల పట్ల వైషమ్యం హెచ్చు తగ్గులు పెట్టుకోకూడదు. నాలుగు తన సుఖం ఎటువంటిదో పరులు సుఖం అలాంటిదే అనుకోవాలి. ఐదు గుణదోషాల పట్ల సమదృష్టితో పాటు సర్వజీవులయందు సమంగా వ్యాపించి ఉన్న బ్రహ్మయందుగూడా దృష్టిని పెంచుకోవాలి. ఇదే నిజమైన సమదృష్టి. ఆరు సమతాదృష్టి పెరుగుతున్న కొద్దీ సర్వభూతమైత్రి పెరుగుతుంది. ఏడు దానివల్ల మనస్సుకు గొప్ప సుఖం కలుగుతుంది. ఎనిమిది దానివల్ల శీతోష్ణాది ద్వంద్వాలను సహించే శక్తి గూడా పెరుగుతుంది. తొమ్మిది క్రమంగా దుహకం గూడా సుఖంగానే మారిపోతుంది. పది మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే సద్గుణాలు వెంటబడతాయి. పదకొండు చివరికి తత్వజ్ఞానం కూడా అందుతుంది. ఆయసర్ 154 రామ, వీటిలో సమదృష్టి చాలా ముఖ్యం. పూర్వం శిబిచక్రవర్తి, ధర్మరాజు, జనక మహారాజు, జడభరతుడు, ధర్మవ్యాధుడు మొదలైన మహాత్ములంతా సమదృష్టి వలననే ఉత్తమ స్థితిని అందుకున్నారు. సమదృష్టి గలవాడు ఎలా ఉంటాడో ఒక్క మాటలో టూకీగా చెబుతా విను. అభివాంఛే న మరణం అభివాంఛే న జీవితం యథాప్రాప్త సమాచారో విచారే దవిహింసక నీ ఉస 198 శ్లో 43. తా మరణాన్ని కోరకూడదు, జీవితాన్ని కోరకూడదు. ఏది ఎలా ప్రాప్తిస్తే దానిని అలా హింసకు దూరంగా జీవించాలి. డొట్ సమదృష్టితో స్వీకరిస్తూ గమనిక ఈ సర్గలో సమదృష్టి యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించడం కోసం వాల్మీకి మహర్షి సుమారుగా 30 శ్లోకాలు తీసుకున్నాడు. శ్రీరాముడు గురుదేవ, కొందరు జీవన్ముక్తులైన తరువాత కూడా కర్మ పరిత్యాగం చేయడం లేదు. ఎందుకని? వశిష్ఠుడు రామ, సంగ్రహంగా చెప్పాలంటే దానికి రెండే కారణాలు. ఒకటి, వాళ్లకు పరిత్యాగ దృష్టి లేదు, స్వీకరణ దృష్టి లేదు. కనుక వాళ్ల దృష్టిలో కర్మత్యాగం చేసినా వాళ్లకు స్వంత ప్రయోజనం లేదు, కర్మ స్వీకరణ చేసినా వాళ్లకు స్వంత ప్రయోజనం లేదు. కాని సత్కర్మ స్వీకరణ వల్ల పక్కవారికి ప్రయోజనం కలుగుతుంది. రెండు, జీవన్ముక్తి కలిగిందంటే దాని వెనకాల చాలా కాలం చేసిన సత్కర్మాచరణ ఏదో ఒకటి ఉంటుంది. అది తప్పదు. ఆ అలవాటు బలం వల్ల అదే పనిని కొనసాగించడంలో వాళ్లకు ఏమీ శ్రమ ఉండదు. అందుకే జీవన్ముక్తులలో చాలామంది సత్కర్మాచరణను కొనసాగిస్తూ ఉంటారు. ఏ సత్కర్మ చెయ్యాలన్నా దానికి తగిన సాధన సంపత్తిని సంపాదించుకోవాలి. ఆ సంపాదనలో కొన్ని దోషాలు వచ్చిపడుతూ ఉంటాయి. జీవన్ముక్తులైన వారికి ఆ దోషాల పట్ల కూడా భయం ఉండదు. ఎందుకంటే వారు అన్ని విధాలా అసంసక్త చిత్తులు. ఆ స్థితికి చేరని మధ్యమస్థాయి సాధకులు ఇళ్లల్లో ఉండి కొందరు, తీర్థయాత్రలు చేసి కొందరు, అడవులకు పోయి కొందరు సమతా సాధన కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. సిద్ధులైన మహాత్ములలో కొందరు మాలాగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు, కొందరు మీలాగా రాజ్యాలు యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసిన వారి సమతాస్థితికి భంగం లేదు. ఆ సమమైన బ్రహ్మలోనే నువ్వు ఉన్నావు, అలాగే ఉండిపో. ఇంతకంటే చెప్పవలసిన మాట లేదు. వశిష్ఠ మహర్షి బోధ ఈ దశకు వచ్చేసరికి ఇటు రామవశిష్ఠులు అటు మహాసభలోని శ్రోతలు అందరూ కూడా నిర్వికల్ప సమాధిలోకి వెళ్లిపోయారు. సభంతా నిశ్చలమైపోయింది. ఆయసర్ 155